271 లబ్ధలీల భా లబ్ధలీల. లీలాః అప్రయో ప్రయోజనార్థ వ్యాపారాః స్వహర్ష మాత్ర హేతు కావా తత్త కాలోచిత శృంగారాది నవరసాంగికార సమయే తదుచిత భంగివి శేషా వా లబ్ధి యయా సా తథా ఓం లబ్ధలి ఏ నమః ఆం వి. అన్య ప్రాణుల ప్రయోజనము నిమిత్తము చేయు కార్య విశేషములు లేక కేవల స్వకీయానందమునకు హేతువులైన వ్యాపారములు లీలాసభవాచ్యములగును ఆయా కాలములకు తగిన శృంగారాది నవరసములను అంగీకాయారసముల కనుగుణమైన భంగీవి శేషములు కలదిగావున దేవి లబలీలాయని సంకీర్తి తురాలగుచుండును రించు సమయమునందు